अस्मद्गुरुभ्यो नमः, अस्मत्परमगुरुभ्यो नमः, अस्मत्सर्वगुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः, श्रीमते शठगोपाय नमः, भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीशठगोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरम्। అయోధ్యలో భక్తులతో భాగవతులతో పరివేష్టించి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి పాదార విందములకు శతసహస్రకోటి వందన సహస్రములు అర్పించి శ్రీ శఠారి వేదం తిరువాయుమలి 1వ శతకము 3వ దశకములో 11వ పాశురం ఫలశ్రుతిగా వారు అనుగ్రహించినది, నమ్మాళ్ళు వారు అనుగ్రహించినది తెలుసుకుందాం. ఆళ్వార్ తిరువడిగలే శరణం, అమరర్గల్ తొజుదెజవలై కడల్ కడైందవంతన్నై, అమర్పజిల్ వళంగురుహూర్ షడగోపన్ కుతేవల్கள், அமர் சுவை ஆயிரத்தவத்தின் உளிவை பொத்தும் வல்லார், அமரரோடு உயர்விற்சன விற்சந்தருவர் தம் பிறவி அஞ்சிரையே. பிரதிபதார்த்தாన్ని తెలుసుకుందాం. அமரர்கள் தேவதலு தொஜு தெஜு ஆசிரயించి க்ஷேமப்படுநట్లు அலைகடல் అలలు కొట్టుసున్న సముద్రమును కడనిందవన్ తన్నై చిలికిన సర్వేశ్వరుని ఉద్దేశించి చెప్పిన అమర్ పొజిల్ వళం ఒప్పుసున్నటువంటి మంచి తోటలు సమృద్ధి కలిగిన కురుహూర్ తిరునగరయందు వెంచేసి ఉన్న షడగోపన్ నమ్మాళ్ళవార్ల యొక్క కుత్తేవల్హల్ వాచిక కైంకర్యమైన సువై శబ్ద అర్ధరసములు అమర్ అమరియున్న ఆయిరత్తు అవత్తినుల్ 1000 పాశురములు గల ఈ ప్రబంధమందు ఇవై పత్తుం ఈ 10 పాశురములనున్ను వల్లార్ అభ్యసించిన వారు అమరరోడు నిత్యసూరులతోటి ఉయర్విల్ ఉన్నతమైన మోక్షమందు శెన్రు అక్కడికి వెళ్ళి మోక్షానికి వెళ్ళి తం పిరవి సంసార రూపమైన అంశిరై క్రూరబంధమును అరువర్ తెంపుకొందురు. ఇది దీనికి ఫలితమట. దేవతల కోసమై పాలసముద్రాన్ని మధించినటువంటి వాడు శ్రీయహ్పతి, అటువంటి ఆయనను గూర్చి చెప్పినటువంటి ఆయన కురుకాపుర నివాసులు. కురుకాపురము మంచి వృక్షములు తోటలతో సమృద్ధిగా ఉన్నదట, పచ్చదనము. ఇప్పుడు మనం కోరేది అదే కదా, అడవులను నరికేయవద్దు అని. తమిళనాడు అంతా కూడా అన్ని పెద్ద పెద్ద వృక్షాలు తోటలు అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ మార్గాలు కూడా ఇప్పుడు మనకి కూడా అలాంటి రోడ్లు ప్రక్కనే వేస్తూ ఉన్నారు. వృక్షాలు చాలా పెద్ద పెద్దగా కనిపిస్తూ ఉన్నాయి. మనకి కూడా పచ్చదనం కనిపిస్తూ ఉన్నది. అదిగో అటువంటి ఆ ఊరిలో ఉన్నటువంటి నమ్మాళ్ళ వారు రసఘనమైనటువంటి పదములతో అనుగ్రహించారు. నిజంగా తమిళం తెలిసి ఉన్నట్లయితే మరి రసఘనములైన పదములే, అసదృశ రసప్రధాన శబ్దార్థములు అది కావ్య లక్షణము అంటుంటారు. అది గల అద్భుతమైనటువంటి కావ్యాన్ని వారు అనుగ్రహించారు. 1000 పాశురములు ఈ ఫలశ్రుతితో ఉన్నవి కాకపోతే 1000 ఆ పాశురములు ఉన్నటువంటి దానిలో ఈ 10 పాశురములు దీనిని అభ్యసించినటువంటి వారు ఆ నిత్యసూరులు ఏం చేసి ఉన్నటువంటి ఆ శ్రీ వైకుంఠలోకానికి వెళ్ళి వీరు కూడా దుఃఖరూపమైనటువంటి సంసారమును ఇక మరల తలంచుకోరుసుమా దాన్ని తేంచేసుకుంటారట. అటువంటి గొప్ప ప్రబంధము అంటూ ఉన్నారు. ఇక దీనికి ఆ రాయిరప్పడి అమరర్హల్ ఆశ్రిత సమాశ్రయణీయత్వార్థమాహ అండమధ్యే అవతీర్ణనాయ్, ఆశ్రితులను రక్షించటానికి అండమధ్యమునందు, జగదండ మధ్య అని చెప్పుకున్నాం కదా, మరి ఎక్కడో నిత్య విభూతిలో ఉండేవాడు ఒక సామాన్యమైన బ్రహ్మాండానికి పృథక్ జనపది అంటారు, ఒక చిన్న పల్లెటూరు లాంటి చోటికి వచ్చి కూడా చివరికి అక్కడ చెరసాలలో కూడా పుట్టాడండి. అదిగో అటువంటి వాడు మన కోసం వచ్చిన వాడు. தேவாதி சகல ஜனங்களுக்கும் தாஸ்யாவகமான அமிர்த மதனாதி திவ்ய சேஷ்டி தங்களையுடையனாயிருந்த எம்பெருமானுக்கு சேஷவருத்தி ரூபமாய். மனக்கேக்காக தேவாதி జ్ఞానవంతులలో గొప్పవారైనటువంటి వారికి కూడా అమృతాన్ని సముద్రాన్ని మధించి ఇచ్చినటువంటి వాడు మహాపురుషుడైన ఆయనకు శేషవృత్తి, ఆయనకి సేవ చేసేటటువంటి యొక్క మనము నిరతిశయ రసరూపమాయిరుందా, నిరతిశయ రసరూపమిది ఇటువంటి ఆయిరం తిరువాయుమజీలు వైత్తుక్కొండు 1000 పాశురములు కలిగినటువంటి దీనిలో ఈ తిరువాయుమజి వల్లారై, ఈ తిరువాయుమలి అంటే మొత్తం గ్రంథాన్ని తిరువాయుమలి అంటారు, ప్రతి పది పదిని కూడా తిరువాయుమలి అని అంటారు. వీటిని అభ్యాసం చేసినటువంటి వారు ఎంబెరుమాన్ ప్రతిబంధకంగలై పోక్కి తిరువడి హళి హళిర్కు వండుపోహ పత్తామై, ఎంబెరుమాను సర్వేశ్వరుని చేరటానికి ఉన్న ప్రతిబంధకములు అన్నీ కూడా పోయి ఆయన పాదార విందములందు సేవ చేస్తాం అనుకుంటే చాలు, ఇవి చదివితే చాలట, విన్నా చాలు. ముందర తిరువడిగడి లేకుండా పోయి, ముందర అంటే ముందుగా ఆయన పాదములను సేవించినట్లయితే మరికేమవుతుందండి, అందముల్ పేరింబ తడియరోడి ఇరుంద పిన్నై ప్రతిబంధకమాహ ప్రకృతి సంబంధత్తై పోక్కి అరుళం ఎన్గిరారు. అందమిల్ పేరింబత్తడి చివరిలో చెప్పినటువంటి మాటది ఆనందకందమైనటువంటి ఆనంద రసఘనమైనటువంటి మహా ఆనందమైనటువంటి ఆ లోకాన్ని పొందుతారట, నిత్య విభూతిని పొంది ప్రకృతి సంబంధం ఇక వీరికి ఉండనే ఉండదు సుమా అని చెప్పారు. అది ఆళ్వారు చెప్పారు కనుక ఆళ్వారు తిరువడిగలే శరణం. ఇక ఆరాయిరప్పుడు చెప్పిన ఈయన తిరుక్కురుహై పిరాన్ పిల్లాన్ తిరువడిగలే శరణం. ఇలా ఇటువంటి చెప్పిన మహాపురుషులు జీయర్ తిరువడిగలే శరణం అంటే నంజీయర్, అలాగే ఈ జీయర్లు ఉన్నారు ఇంకా ఎవరు, అలైవింద విళందాన్ అరుంబదములు చెప్పిన వారు, అలాగే నంబిళ్ళ గారు, వడకు తిరువీధి పిళ్ళయ్య గారు, వాళ్ళు అందరి యొక్క తిరువడిగలే శరణం. అలాగే మణవాళ మాముని తిరువడిగలే శరణం, ఆయన కూడా దీనికి ప్రమాణ తిరట్టు అంటారంటే ఆ ఉదాహరణలుగా ఇచ్చిన వాటన్నింటికీ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆకరములు అంటారు, అవి కూడా చూపించి అవసరమైన చోట వ్యాఖ్యానాన్ని కూడా ఆకరాలకు వ్యాఖ్యానం కూడా ఇచ్చినటువంటి మహాపురుషులు ఆయన. ఇక్కడ ద్రవిడోపనిషత్ సంగతి అని ఒకటి ఉన్నది, వాదికేశ్వరి అలాగే మనవాళ్ళ జీయర్ అనేటటువంటి ఆయన చెప్పారు అది. దూరస్థమప్యధముని కమలాసహాయమైచ్ఛై సముద్భవశతై సులభీభవంతం ఆఖ్యాయ భక్తిమపి తత్ర విధాయ తస్య సేవాంచ కాంక్షకరణత్రయత స్తృతీయే. ఈ మూడవ దశకంలో ఏం చెప్పారంటే, సర్వస్మాత్ పరుడైన శ్రీయపతి పరమపదమునందు వసించువాడైనను తన సౌలభ్య గుణమును అందరికీ తెలియచేసి వీరిని వశీకరింపవలైన తలసినవాడై అనేక అవతారములనెత్తి ఆయా అవతారములందు తన భక్తులకు పరవశుడై ఉన్నవాని దివ్య సులభత సౌలభ్యమును పలుమారు ప్రసాదించిన నమ్మాళ్ళవార్లు వాని ఎందు భక్తి కలవారై మనోవాక్కాయములనడి తన త్రివిధ కరణముల చేత వానికి కైంకర్యమును నొచ్చవలయునని ఈ మూడవ తిరువాయుమజి ఎందు అధిక ఆశనుందిరి. ఆయన పాదాలు పట్టుకోవాలనుకున్నారు కదా, అంత ఆశను పొందారు అని చెప్తూ ఉన్నారు వాదికేశ్వరి అడగయ్య మనవాళజీయ తిరువడిగలే శరణం. ఇక వేదాంత దేశకులు వారు అనుగ్రహించినటువంటి ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి. బందార్హత్వాత్తు స్వభక్తైరధికతర గుణానంత దివ్యావతారాతు సర్వేష్వాసక్తిమత్వాన్ నత సుగత సుగమతయా స్వప్రబోధ ప్రదత్వాతు ఖ్యాతాభిఖ్యాది చిహ్నాతు స్వరుచి వితరణాతు సర్వకాలాశ్రయత్వాతు శర్వాదే స్వాంగదానాతు ప్రహిత పదతయానంత సౌలభ్యమాహ. ఈ తిరువాయుమల్లో ఏం చెప్తున్నారో అంటే, ఈ మూడవ తిరువాయుమలి మొదటి పాశురములో సర్వేశ్వరుడు సులభుడు పత్తుడయ్యా అని చెప్పారు కదా, రోటికి కట్టివేయబడ్డాడు అని. రెండవ పాశురమునందు అనేక అవతారములను ఎత్తాడు అని చెప్పారు. మూడవ పాశురములో సంఖ్యలేని కళ్యాణ గుణాలు కలవాడు అని చెప్పారు. నాలుగవ పాసురములో ఉత్పత్తి చరిత్రములచే అతిమాత్ర నీచులైన గుహ, శబరి, వానర, మాలాకారుడు మొదలగు వారల ఎందు ప్రీతి కలవాడని చెప్పారు. ఐదవ పాసురంలో తనను ఆశ్రయించినటువంటి వారలకు సుఖముగా ప్రాప్యుడు ఆయన దొరుకుతాడు, సేవలు అందుకుంటాడు. ఆరవ పాసురమునందు ఆశ్రితులకు తన విషయమైన జ్ఞానాన్ని ఇచ్చేవాడు అని చెప్పారు. ఏడవ పాసురమునందు ఉపనిషత్తులందలి ప్రసిద్ధమైన నారాయణ నామమును, ఆ నామమునకు అర్థమైన నియామకత్వమును గుర్తుగా కలవాడని చెప్పారు. అతని ఎందు తన మనస్సు అందు ధ్యానింపగా అప్పుడే తక్కిన విషయములందు సంగమును పోగొట్టి తన విషయమందు రుచిని పుట్టించును అని చెప్పారు. నామాన్ని చెప్పారన్నమాట. త్రిమూర్తులు త్రిమూర్తులు అంటూ చెప్పుకుంటూ వచ్చి నారాయణ నామాన్ని చెప్పారు ఏడవ పాసురంలో. ఎనిమిదవ పాసురమునందు ఆశ్రయించుటకుగా కాలం అతిక్రమించిన తలసి చేతనులు నిరాశులైపోకుండాన్నట్లు ఎల్లప్పుడూ ఆశ్రయమగుననియు, అంటే అప్పుడే అయిపోయిందేమో తెలుసుకున్నామిక, మరి ఇక కాలం లేదని అనుకుంటారా, ఏం లేదయ్యా, ఆ మరణకాలమునందు ఆశ్రయించినా సరే ఆయన రక్షిస్తాడు అని చెప్పారు. తొమ్మిదవ పాసురమందు బ్రహ్మ, రుద్రుడు మొదలగు వారికి తన శరీరమందు అవకాశం ఇచ్చాడు అని చెప్పారు. మరి తన దివ్య మంగళ విగ్రహమునందు వారికి కూడా చోటిచ్చాడు, వారు చాలా గొప్పవారు కదా మరి అని చెప్పుకున్నాం. పదవ పాసురమందు త్రివిక్రముడుగా అవతరించి ఉన్న తమ అవతరించి ఉన్నతమనియు నీచమనియు భేదము లేకయే సకల చేతనుల శిరస్సునందు తన పాదారవిందములను అమర్చుడచే పరమోపకారకుడయ్యాడని చెప్పారు. మరి అందరి శిరస్సుల మీద వీడు గొప్పవాడిని కానీ వీడు తక్కువవాడిని లేదు, మొత్తం అందరి తలల మీద పాదం పెట్టాడు. పెట్టినట్టు తెలియదు, ఆయన సంకల్పం చేత అదే జరిగిపోయింది అదంతా. ఎందుకనంటే మనమందరమే, మరి జీవులందరూ అప్పుడు ఉంటారు కదా, ఏదో ఒక రూపంలో ఎక్కడున్నారో తెలియదు కనుక, లేదు ఏ బ్రహ్మాండాల్లో ఉన్నారో అంతకంటే తెలియదు అనుకోండి, అసలు అదేమి అనంతం కదా, తెలిసి వచ్చేది కాదు. అటువంటి మా పరమ ఉపకారకుడు ఆయన అని చెప్పి శ్రీ నమ్మాళ్ళ వాళ్ళు ఈ తిరువాయుమజి ఎందు ప్రసాదించిరి. శ్రీ వేదాంతాచార్యర్ తిరువడిహళే శరణం. ఇక తిరువాయుమజి నూతందాది మనవాళ్ళ మహాములు అనుగ్రహించినది. పత్తుడయ్యోరెక్కెన్రుంబర నెలియనాంబిరప్పాన్ ముత్తి తరుమా నిలత్తీర్ముండవన్వాల్ పత్తి శైం ఎండురైత్తమారందనిన్ సొల్లార్పోం నెడుగచ్చంద్ర పిరప్పా మంజిరై. ఇవి పదములతో సహా చెబుతూ ఉంటారు ఈయన. పత్తుడయ్యని మొదటు, అంజిరై అని చివరిది. ఆ పాసురములలో ఉన్న పదములతోనే, నమ్మాళ్ళ వారు చెప్పిన పాసురములలో ఉన్న పదములతో తానొక పాసురాన్ని తయారు చేసి ఇస్తాడు మనకి. ఇది చాలా అద్భుతమైనటువంటిదే అన్నమాట. సర్వస్మాత్ పరుడైన పరుడై ఇంద్రియములకు అగోచరుడైన సర్వేశ్వరుడు ఈ భూమి యందు అవతరించి తన భక్తులకు సౌలభ్య గుణములను ప్రకాశపరచి వారికి ఇతర విషయముల యందుండు సంగము సమూలముగా ఛేదించి మోక్షమునిచ్చును. ఇట్టి మహోపకారకుడైన భగవంతుని అతి శీఘ్రముగా ఆశ్రయింపుడని పరోపదేశమునర్చిన నమ్మాళ్ళ వార్ల యొక్క దివ్య సూక్తులను అనుసంధించు వారికి అనాది కాలముగా అనుసరించుచున్న జన్మమనియడి అతి క్రూరమైన బంధము తానే తొలగును, తానే తొలగిపోతుంది అన్నమాట. పెరిగిజీయర్ తిరువడిగళే శరణం. అందరూ దాదాపుగా కొంచెం కొంచెము విశేషాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఒకే రకంగా మరి ఇన్ని వ్యాఖ్యానాలు, ఐదు వ్యాఖ్యానాలు ఉన్నాయి, రెండు అరుంబదాలు ఉన్నాయి, అలాగే ఇక్కడ మరల మూడు చివరిలో ఇది ద్రవిడోపనిషత్ సంగతి అని ఒకటి, ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి అని ఒకటి, తిరువాయుమజి నూతందాది అని ఒకటి. ఇలా ఎన్ని వచ్చినాయి? 5, 2, 7, 3, 10 పది రకాలుగా వాటిని ఇంత విశదీకరిస్తూ ఉన్నారు. ఎందుకోసం అని అంటే కనీసం ఎక్కడో ఒక చోటైనా ఇతని మనసు తగలకపోతుందా అని. అంతా ఆ శ్రమ చేసి అంతా చెప్పేది ఎందుకోసం అని అంటే తెలుసుకోవాలి ఇతరులని. దయార్ద్ర హృదయులు అంటారు, అలాగే కృపామాత్ర ప్రసన్న ఆచార్యులు అంటారు వీరిని అందరినీ కూడా. అటువంటి మహాపురుషుల యొక్క చెప్పినటువంటి దివ్యమైనటువంటి సూక్తులను మనము చెప్పుకున్నాం. ఇంకా తర్వాత విషయాలని చెప్పుకోవటందాం, తర్వాత ప్రయత్నం చేద్దాం. జై రామానుజ. జై శ్రీ శఠారి వేదం, జై శ్రీరామ్.